75 ఆధునిక విజ్ఞానం ఏమి చెబుతోంది? ప్రశ్న: ఆధునిక విజ్ఞానంలో ఒక వస్తువును కన్ను ఎలా చూడగలుగుతోందని పరిశోధనలు జరిగాయి. కంటికి ఎదురుగా ఒక వస్తువు ఉంటే కాంతి కిరణాలు ఆ వస్తువుపై పడ్డప్పుడు వాటిలో కొన్ని కిరణాలు ఆ వస్తువు మించి పరావర్తనం చెంది కంటిలోకి ప్రవేశిస్తాయి. అప్పుడు కంటిగుడ్డి యొక్క వెనకాల ఆ వస్తువు యొక్క ఆకారం ప్రతిబింబంగా ఏర్పడుతుంది. ఆ ప్రతిబింబాన్ని బట్టి ఎదురుగుండా ఉన్న వస్తువును మనస్సు గ్రహించగలుగుతోంది అని ఆధునిక విజ్ఞానం ప్రయోగపూర్వకంగా నిరూపిస్తోంది. మీరు మనస్సే బయటకు వచ్చి ఎదురుగా గల వస్తువు యొక్క ఆకారాన్ని పొందుతోంది అని చెబుతున్నారు. ఇది ఎలా కుదురుతుంది? సమాధానం: వైజ్ఞానిక ప్రయోగాలను వేటిని మేము కాదనటం లేదు, అదే విషయాన్ని మేము మరొక పరిభాషలో చెబుతున్నాం. భాష మారిందే కాని భావం మారలేదు. ఎలాగంటే, వస్తువు నుంచి పరావర్తనం చెందిన కిరణాల వల్ల కంటి పాపలో ప్రతిబింబం ఏర్పడింది. ఆ ప్రతిబింబం ఏర్పడిన తెరకు మనస్సుకు మధ్య అనుసంధానంగా కొన్ని నరాలు ఉన్నాయి. ఆ నరాల ద్వారా ఇక్కడ ప్రతిబింబం ఏర్పడింది అనే వార్త మనస్సుకు చేరుతోంది. దానిని బట్టి ఆ మనస్సు అంతఃకరణం వస్తువును చూసిన అనుభవాన్ని పొందుతోంది. ఆధునిక విజ్ఞానశాస్త్రం చెప్పేది ఇదే కదా. మనస్సు పరధ్యానంగా ఉందనుకోండి, అప్పుడు కంటిలో ప్రతిబింబం పడినా కూడా ఆ వార్తను నరాలు మనస్సుకు చేరవేసినా కూడా మనస్సు మాత్రం వస్తువును చూసిన అనుభూతిని పొందలేకపోతోంది. ఇందువల్లంటే నరాలు అన్ని ఇంద్రియాల నుంచి వార్తలను ఎంత చేరవేసినా వాటిని స్వీకరించేందుకు మానేందుకు కూడా స్వాతంత్ర్యం మనస్సుకే ఉంది. ఇంద్రియాలకు అలాంటి స్వాతంత్ర్యం లేదు. కంటికి ఇష్టం ఉన్నా లేకపోయినా వస్తువు యొక్క ప్రతిబింబం దానిలో పడుతుంది. చెవికి ఇష్టం ఉన్నా లేకపోయినా బయటి ధ్వనుల యొక్క ప్రతిధ్వనులు దానిలో పడతాయి. కాని మనస్సు తనకు ఇష్టమైతేనే వాటిని తీసుకుంటుంది. మనస్సుకి ఇష్టమైతే అది తన దృష్టిని ఆయా నరాలు తెచ్చే వార్తల వైపు పెడుతుంది. తద్వారా ఆయా నరాలతో అనుబంధం ఉన్న ఇంద్రియాల వైపు దృష్టి పెడుతుంది. తద్వారా ఆయా విషయాల మీదికి దృష్టి పెడుతుంది. అప్పుడు ఆయా విషయాలను మనస్సు గ్రహిస్తుంది. ఈ ప్రక్రియ విజ్ఞానశాస్త్రం చెప్పే ప్రక్రియకు వ్యతిరేకం కాదు. ఈ ప్రక్రియను మనస్సులో ఉంచుకునే మన వేదాంత శాస్త్రం మనస్సు ఇంద్రియం దగ్గరకు, ఇంద్రియం ద్వారా వస్తువు దగ్గరకు ప్రసరిస్తోందని వర్ణిస్తోంది. కిరణాల పరావర్తనం, కంటిపాపలో ప్రతిబింబం వగైరా ప్రక్రియలన్నీ కంటి చూపు వరకు మాత్రమే వర్తిస్తాయి. వేదాంత శాస్త్రం చెప్పే ప్రక్రియ అన్ని ఇంద్రియాలకు సమానంగా అన్వయించే ప్రక్రియ. అన్ని ఇంద్రియాల విషయంలోనూ మనస్సు నరాల ద్వారా ఇంద్రియాల వార్తలను గ్రహిస్తోంది. అది కూడా తనకు ఇష్టమైనప్పుడు మాత్రమే గ్రహిస్తోంది. అందువల్ల మనస్సే నరాల ద్వారా ఇంద్రియాల దగ్గరకు వచ్చి తద్వారా విషయాల దగ్గరకు కూడా ప్రసరిస్తోందని చెప్పడం హేతుబద్ధతకు వ్యతిరేకం కాదు. అంతేకాదు, మనస్సే బయటకు వచ్చి విషయాలను గ్రహిస్తోంది అని చెప్పడం వల్ల మనస్సుకు ఇష్టం ఉన్నప్పుడు మాత్రమే విషయాలను గ్రహిస్తుంది. ఇష్టం లేనప్పుడు ఇంద్రియాలు, నరాలు ఎన్ని వార్తలు చేరవేసినా మనస్సుకు చేరువు అనే విషయం మరింత స్పష్టంగా చెప్పినట్లవుతుంది. మనం ప్రస్తుతం చర్చ చేస్తున్న ప్రకరణం మనస్సుకు సంబంధించిన ప్రకరణమే గాని ఇంద్రియాలకు సంబంధించినది కాదు. ఆయసర్ 97. అందువల్ల ఈ ప్రకరణంలో మనస్సు యొక్క ప్రాధాన్యాన్ని వ్యక్తం చేసే రీతిగా మనస్సే బయటికి వచ్చి విషయ గ్రహణం చేస్తోంది అనే ప్రక్రియను ప్రతిపాదించడమే అధిక సముచితంగా ఉంటుంది. అందుకే వేదాంత శాస్త్రం ఈ ప్రక్రియను ఇలా ప్రతిపాదించింది.